ఆత్మనిష్ణ విధానము అంతర్బహ్య స్వం స్థర జంగమేషు జ్ఞానాత్మనాధారతయ విలోక్య త్యక్తాఖిలోపాధి రఖండ రూప పూర్ణాత్మన యహ స్థిత ఏష ముక్త 339. ఆత్మనిష్టా విధానము 405. అంతఃలోపలను బహ్యః స్థరజంగమేషు చరాచర వస్తువులయందు వెలుపలను జ్ఞానాత్మన జ్ఞానరూపమున ఆధారతయ ఆధారముగా స్వం ఆత్మను విలోక్య సాక్షాత్కరించుకొని త్యక్తాఖిలోపాధి విడువబడిన సమస ఉపాధులు అనగా అజ్ఞానము తత్కార్యములు కలవాడే కావుననే అఖండ రూపదేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమైన సచ్చిదానంద రూపుడే యహ ఎప్పుడు పూర్ణాత్మన అపరిచ్ఛిన్న స్వరూపముతో స్థిత ఉన్నవాడో ఏషః ఇతరే ముక్తః ముక్తుడు అవ. ముక్తికి హేతువును ఆ హేతువునకు హేతువును చెప్పుచున్నాడు. సర్వాత్మన బంధవిముక్తి హేతురః సర్వాత్మభావాన్న పరోస్తి కశ్చిత్ దృశ్యాగ్రహే సత్యుపపద్యతే సౌ సర్వాత్మభావోస్య సదాత్మనిష్టయ. 340. సర్వాత్మభావన సర్వవిధముల బంధవిముక్తి హేతురః బంధ మోక్షమునకు హేతువు సర్వాత్మభావాత్ సర్వాత్మభావము కంటే వరహ మరియొకటి కశ్చిత్ ఏదియు నాస్తి లేదు. సదా ఎల్లప్పుడునూ ఆత్మనిష్టయ ఆత్మనిష్టచేత దృశ్యాగ్రహే సతి దృశ్యములు తెలియనివగుచుండగా అస్య ఈతనికి అసౌ ఆ సర్వాత్మభావః సర్వాత్మభావము ఉపపద్యతేజ కలుగును. యతో యతో నివర్తతే తతస్తతో విముచ్యతే నివర్తనాద్ధి సర్వతో నవేత్తి దుహఖ మన్వపి. ఏ ఏ వస్తువు నుండి మరలునో ఆయా వస్తువు నుండి విముక్తుడగును. అన్నింటి నుండి నివర్తించుట వలన అణుమాత్రమైనను దుహఖమును అనుభవింపడు అని చెప్పిన విధమున పూర్తిగా బంధము తొలగిపోవలేనన్నచో దానికి సర్వాత్మభావ మొక్కటియే హేతువు. దానికంటే వేరైన హేతువు ఏదీను లేదు. శ్రీ వివేక చూడామణి అహం బ్రహ్మాస్మి యో వేద స సర్వం భవతి త్వదం నాభూత్యా ఈశతే దేవాస్తేషామాత్మా భవేద్ధి సహ. నేనే బ్రహ్మను అని ఎవడు తెలుసుకొనునో అతడు సర్వస్వరూపుడగును. దేవతలకు కూడా ఈతనిపై అధికారము చేయు శక్తి యుండదు. అతడు ఆ దేవతలకు కూడా ఆత్మయే యున్నాడు కదా అని చెప్పబడినది బంధకమైనది. తనకంటే భిన్నమైన దానిని మాత్రమే బంధింపగలదు గాని తననే బంధింపజాలదు. కర్తయే కర్మేగుట అనునది విరుద్ధము కదా. ఎంత నేర్పరేనను నటుడు తన భుజమునే ఎక్కజాలడు కదా. అగ్ని తననే కాల్చజాలదు కదా అని భాష్యకారులు కూడా చెప్పియున్నారు. కావున సర్వాత్మభావము లభించిన పిదప ఏది బంధకమో తదాతృత్వము కూడా తప్పక లభించునుగాన బంధమెట్లు కలుగును. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాణ్యన హేతున. తనను సర్వభూతములయందును సర్వభూతములను తనయందును చూచెడువాడే బ్రహ్మను పొందును ఇతర హేతువుచే పొందజాలడు అని కైవల్యశ్రుతి చెప్పుచున్నది. సర్పమునకు అధిష్టానమగుటచే దానియందు అనుస్యూతముగ రజువు ఉన్నట్లు సర్వభూతములకు ఉపాదానమగుటచే వాటియందు అనుస్యూతముగనున్న ఆత్మను రజ్జువుపై కల్పితమగు సర్పమున్న విధమున ఆత్మయందున్న సర్వభూతములను చూచువాడు అని శృతికి అర్థము. అందుచే సర్వాత్మభావ మనగా సర్వోపాధ విముక్తుడై కేవలముగా ఉండుటయే. ఉపాధి సంబంధముచే పరిచ్ఛిన్నుడై యున్నంతకాలము సర్వాత్మత్వము అసంభావ్యము కదా. 408. 407. ఆత్మనిష్టా విధానము ఆశంక మాయ వ్యాపకముగాన దానితో కూడిన తదవచ్ఛిన్నమైన ఆత్మ మాయకార్యములన్నింటికినీ అధిష్టానమని చెప్పవచ్చును. సమాధానము కాని అప్పుడు మాయ మిగిలియున్నదిగాన దానికి కూడా అధిష్టానము కావలనన్నచో అది అధిష్టానత్వము శుద్ధము నిరవచ్ఛిన్నమును అనగా చైతన్యమునకు మాత్రమే సంభావ్యము. అందుచే సర్వాత్మభావమనగా కైవల్యమే. ఇట్టి సర్వాత్మభావమునకు హేతువును చెప్పుచున్నాడు. ఈ సర్వాత్మభావము అస్య ఈ జ్ఞానికి ఎల్లప్పుడూ ఆత్మనిష్టచే దృశ్య ప్రపంచభానము లేకున్నచో కలుగును గా అవ. దృశ్యగ్రహణమనున్నది సదాత్మనిష్టయ్యున్నప్పుడే లభించును గాని మరియొక విధముగా లభింపదని చెప్పుచున్నాడు. దృశ్యస్య గ్రహణం కథంను ఘటతే దేహాత్మన తిష్టతః బాహ్యార్థానుభవ ప్రసత్ మనసః తత్తత్యాం కుర్వతః సంయస్తాఖిల ధర్మకర్మ విషయే నిత్యాత్మనిష్టాపరైస్తత్వజ్ఞః కరణీయమాత్మని సదానందేదుభిర్యత్నత 3-4-1. దేహాత్మన దేహాత్మబుద్ధితో తిష్టతః ఉన్నవాడును కావుననే అనుభవమునందు బాహ్యార్థానుభవ ప్రసత్ మనసః బాహ్య విషయములు మిక్కిలి ఆసక్తమైన మనస్సు కలవాడును ఈ విశేషణముచే విషయ చింతనము సంకల్పము కామము సూచితములైనవి తత్తత్రియాం కుర్వతః విషములను సంపాదించుటకు ఆయా పనులను చేయుచున్న పురుషునకు దృశ్యస్య అగ్రహణం దృశ్యమును చూడకుండుట అనునది కథం ఎట్లు ఘటలేకుదురును. అందుచే సంయస్తఖిల ధర్మకర్మ విషయ వైదిక ధర్మమును లౌకిక కర్మలను శబ్దాది విషయములను విడిచిన వారును నిత్యాత్మనిష్టాపరై ఎల్లప్పుడూ ఆత్మనిష్టయందు ఆసక్తి కల 408 శ్రీ వివేక చూడమని వారును ఇందులకు హేతువు ఆత్మని సదానందేచ్చుభి ఆత్మయందు ఎల్లప్పుడూ ఆనందమును అభిలషించు తత్వట్లేహ తత్వవేత్తలచే యత్నతః ప్రయత్నపూర్వకముగా కరణీయం దృశ్యాగ్రహణము చేయదగనది అవ. నిత్యాత్మనిష్టవలన సర్వాత్మత్వము సిద్ధించును అను విషయమున శృతి ప్రమాణమని చెప్పుచున్నాడు. సార్వాత్మ్య సిద్ధయే భిక్షాః కృతశ్రవణకర్మణః సమాధిం విదధాత్యేషా శాంతో దాస్త ఇతి శృత్యః 342. కృతశ్రవణకర్మణః బ్రహ్మనిష్ఠుడగు గురువు ద్వారా వేదాన వాక్యములను తదర్థములను వినియున్న భిక్షోః సన్యాసికి సర్వాత్మ్య సిద్ధే సర్వాత్మత్వము సిద్ధించుటకు ఏషా ఈ శాంతోదాన ఇతి శృతః తస్మాదేవం విచ్ఛాంతో దాస్త అపరత స్థితిక్షుః సమాసితః శ్రద్ధావిత్తో భూత్వాత్మన్యేవాత్మానం పశ్యేత్ అనెడు శృతి. సమాధిం విదధాతి సమాహితః అనుసద్ధముచే అంతఃకరణము బయటకు పోకుండా నిరోధించి బాహ్య వృత్తులను అవలంబింపక ఆత్మసాక్షాత్కారము కొరకే నిరంతరము సమాధి చేయవలెను అని బోధించుచున్నది అవ. అందులకు యుక్తిని చెప్పుచున్నాడు. అరుఢసక్తే రహమో వినాశః కర్తుం న శక్యః సహసాపి పద్ధతయ హయే నిర్వికల్పాఖ్య సమాధి నిశ్చలాస్థానంతరానంత భవాహి వాసనాః 343. ఎవరు నిర్వికల్పాఖ్య సమాధి నిశ్చల నిర్వికల్పక సమాధి ఎందు నిశ్చలముగా నుండువారో తాన్ అంతరాజు వారు తప్ప పండితై అపి పండితుల చేత కూడా ఆరుఢశక్తేహ అత్యధికమైన శక్తిగల అహమహ అహంకారము యొక్క వినాశ వినాశము సహసా శీఘ్ర ఆత్మనిష్టా విధానము. 409. ముగా కర్తుంచేటకు న శక్యః శక్యమైనది కాదు. వాసనాః అనాత్మవాసనలు అనంతభవాః హ్యనంతమైన పుట్టుకలు కలవి కదా. సవికల్పకము నిర్వికల్పకము అని సమాధి 2 విధములు. జ్ఞాతాద్యవలేనేవ జ్ఞేయే బ్రహ్మణి కేవలే తదాకారకారితయా చిత్తవృత్తేరవస్థితయః సద్భ్యః స ఏవ విజ్ఞేయః సమాధ్యః సవికల్పకః. జ్ఞాత జ్ఞేయము జ్ఞానము అను 3ను త్రిపుటి విలీనము కాకుండగానే కేవలమగు బ్రహ్మయందు చిత్తవృత్తి నిలచి బ్రహ్మకారకారితమయుండుట సవికల్పక సమాధి ఎని పేరు. ముద ఏ వావభానేపి మోన్మయద్విపభానవత్ సన్మాత్రవస్తుభానేపి త్రిపుటి భాతి సన్మయీ సమాధి రత ఏవేయం సవికల్ప ఇతీర్యతే. ముత్తు మాత్రమే భాసించుచున్నను మృణ్మయముగు ఏనుగు వేరుగా ద్విపముగా భాసించుచున్నట్లు సన్మాత్రమగు బ్రహ్మ భాసించు సమయమున సన్మేముగు త్రిపుటి కూడా భాసించుచుండును గాన దానికి సవికల్పక సమాధి ఎని పేరు. జాత్రాదిభావముత్సర్జ్య జ్ఞేయమాత్ర స్థితి ధృథ మనసో నిర్వికల్ప శాతి సమాధిర్యోగ సంజ్ఞిత. 44 మనస్సు జ్ఞాత్రాదిభేదమును వదలి జ్ఞేయమునందు మాత్రమే స్థరముగా నుండుట నిర్వికల్ప సమాధి. జలే నిక్షిప్తరవణం జలమాత్రతయా స్థితం పృథజనాభాతి కిస్త్వంభ ఏకమేవావభాసతే యథా తథైవ సా వృత్తియః బ్రహ్మమాత్రతయా స్థిత. శృతన్న భాతి బ్రహ్మేవాద్వితీయ మనభాసతే జాత్రాదికల్పనాభావాన్మతో జయం నిర్వికల్పకః. 410 శ్రీవివేక చూడామణి జలమునందు ఉప్పు వేసినచో అది కేవలము జలరూపముననే ఉండును, వేరుగా కనబడదు, నీరు మాత్రమే భాసించును. అట్లే మానస ప్రవృత్తి బ్రహ్మరూపముననే ఉండును, వేరుగా భాసింపదు, వేరుగా భాసింపదు. అద్వితీయమగు బ్రహ్మ మాత్రమే భాసించును. ఈ విధముగా జ్ఞాత్రాదిభేదము లేకపోవుటచే దీనికి నిర్వికల్పమని పేరు. వృత్తః సద్భావబాధాభ్యాం ఉభయోర్భేద ఇష్యతే మానసవృత్తి ఉండుట లేకపోవుట అనునదే సవికల్ప నిర్వికల్ప సమాధులకు భేదము. ఇది దృష్టాంత ప్రదర్శన పూర్వకమగు సవికల్ప నిర్వికల్ప సమాధుల లక్షణము. నిర్వికల్ప సమాధి యందు లేదా నిర్వికల్ప సమాధి చేత నిశ్చలమైన వారిచే తప్ప ఆరుఢ శక్తే అహ వృద్ధి పొందిన నానా విభ్రమజనకమగు శక్తిగల అహంకారం యొక్క వినాశము పండితేరపి వేదాన శ్రవణము చేసిన పండితుల చేత కూడా శీఘ్రముగా చేయశక్యము కాదు. హీ ఏలయన వాసనాహ అనాత్మ సంస్కారములు అనంతభవాహ అసంఖ్యాకములైన సంసారములు గలవి లేదా అనంతములగు పదార్థములచే ఉత్పన్నములైనవి కావున సకల విధములగు వాసనలను క్షీణింపవలెనన్నచో నిర్వికల్ప సమాధి యొక్కటియే శరణము. అవ సమూలముగా నశించని విక్షేపశకి ఏ విధముగా బంధక మగునో చెప్పుచున్నాడు. 2 అహంబుద్ధేవ మోహిన్యాయోజిత్వా వృతేర్బలాత్ విక్షేపశక్త్యః పురుషం విక్షేపయతి తద్గుణయః. 344 అనాత్మేందు ఆత్మబుద్ధి ఎప్పుడు చేయునో అప్పుడు స్వరూపము యథాపకృష్టం సేవాలం అని పూర్వము చెప్పిన విధమున కప్పబడిపోవును, కావున మోహిన్యా స్వరూపము నుండి తొలగించు. అహం బుద్ధేవహంకారముతోదనే యోజేత్వ సంబంధమును ఏర్పరచి ఆనుతేర్బలాత్ దానివలన కలుగు స్వరూపావరణం యొక్క బలాత్ బలము వలన పురుషం పండితుడైన పురుషుని కూడా విక్షేపశక్త్యః భ్రమ ఆత్మనిష్టా విధానము. 411 పరంపరను కలిగించినదియు సంకల్పకామాది వృత్తులను జనింపజేయు సదియు అగు విక్షేపశక్తి తద్గుణయః తన వలన కలుగు సంకల్పాదులచే విశేషయతి ఎక్కువ బయటకు తీసుకొని వచ్చి ఆత్మకు దూరము చేయును. విక్షేపశక్తి విజయో విషమో విధాతుం నిశేషమావరణశక్తి నివృత్త్యథావే దృగ్దృశ్యయోః స్ఫుటప్యోజలవద్విభాగే నశ్యేత్తదావరణమాత్మని చస్వభావాత్. నిస్సంశయన భవతి ప్రతిబద్ధశూన్యో విక్షేపణం నహి తదా యది చేన్మృషార్థే. 345 నేహశేషం పూర్తిగా ఆవరణశక్తి నివృత్త్యభావే ఆవరణశక్తి నివర్తింపకపోయినచో విక్షేపశక్తి విజయః విక్షేపశక్తి యొక్క జయము విధాతుం చేయుటకు విషమః కష్టమైనది అనగా అసాధ్యము. స్ఫుట పయోజలవత్ స్పష్టమగు వీర నీరములకు వలె దృగ్దృశ్యోహ ఆత్మానాత్మలకు విభాగే పరమహంసలచే మనస్సు అనేడు ముట్టెలో విభాగము చేయబడగా ఆత్మని ఆత్మయందు తదా అప్పుడు స్వభావాత్ అప్రయత్నముగనే ఆపరణం ఆవరణము నశ్యేత నశించును. ఆ విధ ముగ వివేకము కలిగిన పిమ్మట ఆవరణభంగము కొరకై చేయవలసినది మరి ఏమీ ఉండదు. తదా అప్పుడు ముషాటి మిథ్యాభూతమగు అనాత్మయందు మనసహమనస్సు యొక్క విక్షేపణం నచ్చేద్యది. ప్రవృత్తి లేకున్నచో అప్పుడు విక్షేపశక్తి విజయము నిస్సంశయన అసంశయముగా ప్రతిబంధకున్య అహ ప్రతిబంధరహితమై భవతి అగును. అవ ఇట్టి వివేకము కలుగుటకు హేతువగు స్ఫుటజ్ఞానమును చెప్పుచున్నాడు. సమ్యగ్ వివేక స్ఫుటబోధజన్యో విభజ్య దృగ్దృశ్య పదార్థతత్వం చినత్తి మాయాకృత మోహబద్ధం యస్మాద్ విముక్తస్య పునర్న సంసృత్యః. 346 శ్రీవివేక చూడామణి స్ఫుటబోధజన్య అసందిద్ధమును అవిపర్యస్తమును అగు శృతుల వలనను ఆచార్య ప్రసాదము వలనను కలిగిన మహావాక్యార్థానుభవము వలన జనించిన అనగా అట్టి అనుభవము కలిగిన వెంటనే కలిగిన సమ్యగ్ వివేక బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఇత్యాదరుపమగు వివేకము దృగ్దృశ్య పదార్థతత్వం ఆత్మానాత్మ యథార్థ స్వరూపమును విభజ్య వీర నీరుములను వలె వేరుచేసి మాయకృత మోహబద్ధం మాయాజనిత మగు స్వరూపతిరోధానముచే కలిగిన అనాత్మయందు ఆత్మేనడు బుద్ధిని చినత్తి సమూలముగా నశింపజేయును. ఇందులకు ప్రమాణమును చెప్పుచున్నాడు. యస్మాత్ ఏలేనా విముక్తస్య మోక్షము పొందినవానికి పునః మరల సంసృత సంసారము నలేదో న స పునరావర్తతే అని శృతివాక్యము పాల నుండి తీసిన నెయ్యి మరల పాలుగా మారదు. అట్లే స్వప్రకాశానందాకారమైన మనస్సు మరల అనాత్మలయందు లగ్నము కాదని భావము. ఏఫ్ అవ చతుర్థపాదము యొక్క అర్థమును ఉపపాదించుచున్నాడు. పరావరే కత్వ వివేకవహ్ని దహత్య విద్యాగహనం హేశేషం కిం స్యాత్ పునః సంసరణస్య బీజ మద్వైతభావం సమువేశోస్య. 347 హీ ఏలైనా పరావరే కత్వ వివేకవహ్ని పరుడైన ఈశ్వరుని యొక్కయు అవరుడైన జీవుని యొక్కయు ఏకత్వమును గూర్చిన విచారము వలన కలిగిన జ్ఞానమనేడు అగ్ని అశేషం సమస్తమైన అనగా సకల కార్యసహితమైన అవిద్యాగహనం అవిద్యేనడు అరణ్యమును దహతి భస్మము చేయును. విభేదజనకే జ్ఞానే నాశమాత్యంతికం గతే ఆత్మని బ్రహ్మణో భేదమసస్తం కహ కరిష్యతి. 412 ఆత్మనిష్టా విధానము. 413 భేదబుద్ధిని కలిగించు అజ్ఞానము పూర్తిగా నశించిన దగుచుండగా జీవాత్మకును బ్రహ్మకును మధ్య ఏమాత్రము కూడా లేని భేదమును ఏది కల్పింపగలదు అను ప్రమాణముననుసరించి అద్వైతభావం భేదరహిత మగు బ్రహ్మభావమును సముపేశ పొందిన అనగా నిరంతర బ్రహ్మ సాక్షాత్కారవంతుడైన అస్య ఈ మహాత్మనకు పునః మరల సంసరణస్య దేహాదులేయందు ఆత్మభ్రమ కలుగుటకు బీజం కిం సాత్ బీజము ఏదియుండును. అవ సమ్యగ్వస్తు జ్ఞానము సంసారము నే విధముగా నశింపజేయునో చెప్పుచున్నాడు. ఆవరణస్య నివృత్తి భవతి చ సమ్యక్ పదార్థ దర్శనత మిథ్యాజ్ఞాన వినాశ తద్వద్విక్షేపజనిత దుఃఖ నివృత్తి. 348 సమ్యక్ పదార్థ దర్శనత అహ యథార్థ వస్తు సాక్షాత్కారము వలన ఆవరణస్య ఆవరణము యొక్క నివృత్త్యః నివృత్తియు మిథ్యాజ్ఞాన వినాశః మిథ్యాజ్ఞానము యొక్క నాశము తద్వతాటులనే విక్షేప జనిత దుఃఖ నివృత్తి. 8 మెనస్ విక ఆక్షేపము వలన కలిగిన దుహకము యొక్క నివృత్తియు భవతి కలుగును. 1 ఏతాభ్యామేవ శక్తిభ్యాం బంధః పుంసః సమాగతః. 145 అని వెనుక చెప్పిన విధమున ఆవరణ విక్షేపములు నశించిన పిమ్మట సంసారబంధమెట్లు కలుగును అని అభిప్రాయము. అవ సమ్యక్ పదార్థ దర్శనము వలన ఆవరణ నివృత్తి కలుగును. మిథ్యాజ్ఞానము అనగా అయథార్థ జ్ఞానము నశించును. అయథార్థ జ్ఞానరూపమగు విక్షేపముచే జనించిన దుహకము కూడా నివర్తించును అను ఈ విషయమునే దృష్టాంతము ద్వారా నిరూపించుచున్నాడు.